సూర్యకాంతి పుస్తకం 14వ భాగం. రూదర్ఫర్డ్ అనే బ్రిటీషు భౌతిక శాస్త్రవేత్త సాధారణ పరమాణువులని, రేడియోధార్మిక పదార్థాల నుంచి వెలువడిన చిన్న చిన్న కణాలుతో ఢీకొట్టించాడు. కొన్ని కణాలు ఢీకొట్టిన పరమాణువుల గుండా చొచ్చుకుపోయాయి, కానీ కొన్ని కణాలు ఢీకొట్టిన పరమాణువు నుంచి వెనక్కి తుళ్ళాయి లేదా మార్గం మళ్ళాయి. రూదర్ఫర్డ్ వెనక్కు వచ్చేసిన కణాలు ఏ దిక్కులలో వెనక్కి వచ్చేసాయో పరిశీలించాడు. దీనిని బట్టి రూదర్ఫర్డ్ క్రీస్తు శకము 1900లలో కొన్ని అంశాలను నిరూపించాడు. అవి ఏమిటంటే, దాదాపుగా పరమాణువు ద్రవ్యరాశి అంతా దాని మధ్య భాగంలో ఒక చిన్న వస్తువులో కేంద్రీకృతమై ఉంటుంది. దీనినే కేంద్రకం అంటారు. పరమాణువులో చిన్న కేంద్రం చుట్టూ మిగిలి ఉన్న భాగం ఎలక్ట్రాన్లు అనే కణాలతో నిండి ఉంటుంది. ఎలక్ట్రాన్లు అతి తక్కువ ద్రవ్యరాశిని కలిగి ఉంటాయి. ఇంధనం మండటం లాంటి సాధారణ రసాయనిక మార్పులలో పరమాణువులలోని ఎలక్ట్రాన్ల అమరిక మారుతూ ఉంటుంది. ఎలక్ట్రాన్ల పరిమాణం చాలా తక్కువ, కాబట్టి ఇవి చాలా తక్కువ ద్రవ్యరాశిని కలిగి ఉంటాయి. కాబట్టి చాలా తక్కువ ద్రవ్యరాశిని నష్టపోవడం ద్వారా కొంచెం శక్తిని విడుదల చేస్తాయి. కానీ రేడియోధార్మిక పదార్థాలలో మార్పులు కేంద్రకంలో ఉన్న కణాలలో జరుగుతుంది. ఈ కణాలు ఎలక్ట్రాన్ల ద్రవ్యరాశికి సుమారు 2000 ఇంతలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ కణాల అమరిక మారినప్పుడు ఎక్కువ ద్రవ్యరాశిని నష్టపోవడం ద్వారా ఎలక్ట్రాన్ల కంటే చాలా ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయగలవు. అంటే రేడియోధార్మికతలో కేంద్రక శక్తి ఇమిడి ఉంది. శక్తి మూలాలలో కేంద్రక శక్తి అపరిమితమైనది, కానీ ఎక్కువగా ఇది పరమాణు కేంద్రకంతో ముడిపడి అక్కడే ఉంటుంది. కాబట్టి దీని గురించి ఎవరికీ అప్పటి వరకు తెలియలేదు. రేడియోధార్మికత ఎప్పుడైతే కనుగొన్నారో అప్పుడే అనుకోకుండా ఈ కేంద్రక శక్తి గురించి కూడా తెలిసింది. మనుషులకి ఎప్పుడైతే ఈ సత్యం తెలిసిందో అప్పుడే సూర్యకాంతికి మూలం ఈ కేంద్రక శక్తే అయి ఉంటుందని గుర్తించగలిగారు. సూర్య పదార్థమే గనక రేడియోధార్మిక పదార్థం అయితే సూర్యుడి నుంచి చాలా శక్తి ఉత్పత్తి అవుతుంది. ఇంకా ఏమిటంటే, ఈ శక్తి సూర్యుడి నుంచి నెమ్మది నెమ్మదిగా విడుదల కావటం వలన సూర్యుడు ఒక్కసారిగా పెటేల్మని పేలిపోవడం లేదు. సూర్యుడు చాలా నెమ్మదిగా శక్తిని విడుదల చేయటం వలన బహుశా గడిచిన 1 బిలియన్ సంవత్సరాలుగా శక్తిని విడుదల చేస్తూ వచ్చే 1 బిలియన్ సంవత్సరాలు కూడా ఇదే విధంగా శక్తిని విడుదల చేస్తూ ఉంటాడు. ఇది ఖచ్చితమైన వివరణలా కనిపించింది. ఇప్పుడు సమస్య ఏమిటంటే, మొదట రేడియోధార్మికత అనేది సంక్లిష్టమైన పరమాణు నిర్మాణం గల కొన్ని మూలకాలలోనే జరుగుతుందని కనుక్కున్నారు. ఇలాంటి పరమాణువులు సూర్యునిలో చాలా తక్కువే. సూర్యుడి నుంచి వెలువడుతున్న శక్తికి సరిపడే రేడియోధార్మిక పరమాణువులు సూర్యునిలో లేవు. రేడియోధార్మికత సరైన వివరణే కావచ్చు, కానీ ఇది ఒక్కటే పూర్తి వివరణ కాదు.